ప్రజావేధస్త్రమాసదతపస్తప్యమానా జిహ్వతే దేవాపశ్యంతమసంఘృతస్య పూర్ణగ్రస్వథాం తముపోదతిష్ఠంతమజుహవః తేనార్ధమాసవోర్జమవారుంభత తస్మాదర్ధమాసే దేవాయుజ్యంతే పితరో పశ్యంజమసంఘృతస్య పూర్ణగ్రస్వథాం తముపోదతిష్ఠంతమజుహవః తేన మాస్యోర్జమవారుంభత తస్మాన్మాసిభ్య క్రియతే మనుష్యాపశ్యంజమసంఘృతస్య పూర్ణగ్రస్వథాం తముపోదతిష్ఠంతమజుహవః తేన ద్వయీమోర్జమవారుంధత తస్మాద్యరన్నో మనుష్యేభ్యముపక్రియతే రాదశ్చ సాగంచ పశవోపశ్యంతమసంఘృతస్య పూర్ణగ్రస్వథాం తముపోదతిష్ఠంతమజుహవః తేన ద్వయీమోర్జమవారుంధత తస్మాద్యరన్నః పశవక్రేయతే రాదస్సంగమే సాయం అసురాపశ్యంతమసంఘృతస్య పూర్ణగ్రస్వథాం తమోపోదతిష్ఠంతమజుహవః తే దేవా అమన్యంత అమీవా ఇదమభూవన్ యద్వయగ్రస్మయితి తగేతాని చాదుర్మాస్యాన్యపశ్యన్ తాని నిరవమన్ తైరేవైషాంతామోర్జమవృంజత అతో దేవాభవన్ పరాసురాః యజ్జయతే యామేవ దేవావోర్జమవారుంధత తాంతేనావరుంధే యత్పితృభ్యః కరోతి యామేవ పితరవోర్జమవారుంధత తాంతేనావరుంధే యథావసథేన్న గుంహరంతి యామేవ మనుష్యావోర్జమవారుంధత తాంతేనావరుంధే యద్దక్షిణాం దదాతి యామేవ పశవోర్జమవారుంధత తాంతేనావరుంధే యచ్చాదుర్మాస్యైర్యజతే యామేవాసురావోర్జమవారుంధత తాంతేనావరుంధే భవత్యాత్మనా పరాస్య భ్రాతృవ్యో భవతి విరాజో వా ఏషా విక్రాహంతి యచ్చాదుర్మాస్యాని వైశ్వరేవేనాస్మిన్ లోకే ప్రత్యతిష్ఠతే వరుణ ప్రకాశైరంతరిక్షే సాకమేధైరముష్మల్లోకే ఏష హత్వా వేతత్సర్వం భవతి ఏవం విద్వాగశ్చాతుర్మాస్యైర్యజతే అగ్నిర్వావసంవత్సరః ఆదిత్యపరివత్సరః చంద్రమాయుదావత్సరః వాయురణవత్సరః యద్వైష్దేవేన యజతే అగ్నిమేవ తత్సంవత్సరమాప్నోతి తస్మాద్వైష్దేవేన యజమానః సంవత్సరేనాగస్వస్తిమాశాస్తయిత్యాశాసీత యద్వర్ణప్రకాశైర్యజతే ఆదిత్యమేవ తత్పరివత్సరమాప్నోతి తస్మాద్వర్ణప్రకాశైర్యజమానః పరివత్సరేనాగస్వస్తిమాశాస్తయిత్యాశాసీత యత్సాగమేధైర్యజతే చంద్రమసమేవ దరిదావత్సరమాప్నోతి తస్మాత్సాగమేధైర్యజమానః ఇదావత్సరేనాగస్వస్తిమాశాస్తయిత్యాశాసీత యత్పితృయజ్ఞేన యజతే దేవాదేవ తదన్వవశ్యతి అథవా అస్య వాయుశ్చానువత్సరస్థాప్రీతా ఉచ్ఛ్యేతే యక్షునాశీలీయేన యజతే వాయుమేవ తదనువత్సరమాప్నోతి తస్మాక్షునాశీలీయేన యజమానః అనువత్సరేణాగస్వస్తిమాశాస్తయిత్యాశాసీత సంవత్సరం వా ఏషయేక్షదేత్యాహుః యశ్చాదుర్మాస్యైర్యజతైతి ఏషహత్వే సంవత్సరమాప్నోతి యగేవం విద్వాగశ్చాదుర్మాస్యైర్యజతే విశ్వే దేవాః సమయజంత తేగ్నిమేవాయజంత తగేతం లోకమజయన్ యస్మిన్నగ్నిః యద్వైష్దేవేన యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్నగ్నిః అగ్నేరేవ సాయుధ్యముపైతి యదా వైష్దేవేన యజతే అథ సంవత్సరస్య గృహపరిమాప్నోతి యదా సంవత్సరస్య గృహపరిమాప్నోతి అథ సహస్రయాచినమాప్నోతి యదా సహస్రగాజినమాప్నోతి అథ గృహమేధినమాప్నోతి యదా గృహమేధినమాప్నోతి అథాగ్నిర్భవతి యదాగ్నిర్భవతి అథ గోర్భవతి ఏషా వై వైరేష్దేవస్య మాత్రా ఏతద్వా ఏతేషామవమం అతోతో వా ఉత్తరాణి శ్రేయాగుంసి భవంతి యద్విశ్వే దేవా సమయజంత తద్వైష్దేవస్య వైశ్వదేవత్వం అసాదిత్యో వరుణగం రాజానం వరుణ ప్రకాశైరేజత సగేతం లోకమజయతే యస్మిన్నాదిత్యః యద్వరుణ ప్రకాశైర్యజతే ఏకమేవ లోకం జయతి యస్మిన్నాదిత్యః ఆదిత్యస్యైవ సాయుజ్యముపైతి యదాదిత్యో వరుణగం రాజానం వరుణ ప్రకాశైరేజత తద్వరుణ ప్రకాశానాం వరుణ ప్రకాశత్వం అససో మోరాజా ఛందాగంసి సాగమేధైరయజత సగేతం లోకమజయత్ యస్మిగ్యశ్చంద్రమా విభాతి యత్సాగమేధైర్యజతే ఏతమేవ లోకం జయతి యస్మిగ్యశ్చంద్రమా విభాతి చంద్రమసగేవ సాయుజ్యముపైతి సోమో వై చంద్రమా ఏకహత్వై సాక్షాత్ సోమం భక్షయతి యకేవం విద్వాన్ సాగమేధైర్యజతే యత్సోమశ్చ రాజా ఛందాగుంసి చ సమేధంత సత్సాగమేధానాగుం సాగమేధత్వం అసత్తవః పితరః ప్రజాపతిం పితరం పితృయజ్ఞేనాగజంత తయేతం లోకమజయన్ యస్మిన్ ఋతవః యత్పితృయజ్ఞేన యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్ ఋతవః ఋతూనామేవ సాయుజ్యముపైతి యద్ఋతవః పితరః ప్రజాపతిం పితరం పితృయజ్ఞేనాగజంత తత్పితృయజ్ఞస్య పితృయజ్ఞత్వం అసౌషయమం దేవంత్రం భగైరగజంత ప్రథేమహీతి తదో వేదా ప్రసంత యగేమం విద్వాగస్త్రం భగైర్యజతే ప్రథజే ప్రజయా పశుభిః అథ వాయుఃపరమే క్షిరకం సునాధీనేయనాయజత సగేతం లోకమజయత్ యస్మిన్ వాయుః యక్షునాధీనేయన యజతే ఏతమేవ లోకం జయతి యస్మిన్ వాయుః వాయోరేవ సాయుజ్యముపైతి బ్రహ్మవాదినా వదంతి ప్రజాదుర్మాశ్రయా దీమీయత న ప్రమీయత ఇది జీవన్ వాగేధర్తోనప్యేతి ఇది వసంతా ప్రమీయతే వసంతో భవతి ఇది గ్రీష్మే గ్రీష్మః ఇది వర్షాసు వర్షాః యది శరది శరద్ యది హేమన్ హేమంతః ఋతుర్భోక్తా సంవత్సరమప్యేతి సంవత్సర ప్రజాపతిః ప్రజాపతిర్వావైషః ఓం అగ్నేః కృత్తికాః శుక్రం పరస్తాద్ జ్యోతిరవస్తాద్ ప్రజాపతే రోహిణీ ఆపః పరస్తాదోషసయోవస్తాద్ సోమస్యేన్వకావితతాని పరస్తాద్వయంతోవస్తాద్ రుద్రస్య బాహో మృగయవః పరస్తాద్భిక్షాలోవస్తాద్ అదిత్యై పునర్వసో ద్వాదః పరస్తాదార్ద్రమవస్తాద్ బృహస్పతేస్తిష్యః ద్విపదః పరస్తాద్యజమానావస్తాద్ సర్పాణామాశ్రేషాః అభ్యాగచ్ఛందః పరస్తాదభ్యానృత్యంతోవస్తాద్ రుదృణాం మహాః రుదంతః పరస్తాదవభ్రగుంశోవస్తాద్ అర్యం నః పూర్వే ఫల్గుణే జాయా పరస్తాదశభోవస్తాద్ భగస్యోత్తరే వహదవః పరస్తాద్వహమానా అవస్తాద్ దేవస్య సవితుర్హస్తః ప్రసవః పరస్తాత్ సలిలవస్తాద్ ఇంద్రస్య చిత్రాత్ ఋతం పరస్తాత్ సత్యమవస్తాద్ వాయోర్నిష్ట్యాగతిః పరస్తాదసిద్ధిరవస్తాద్ ఇంద్రాగ్నియోర్విశాఖే యుగాయ పరస్తాత్ ఋషమానా అవస్తాద్ మిత్రస్యానూరాధాః అభ్యారోహః పరస్తాదభ్యారూఢమవస్తాద్ ఇంద్రస్య రోహిణీ శృణః పరస్తాత్ ప్రతిశృణవస్తాద్ నిర్వృత్తే మూలవర్హణీ ప్రతిభంజంతః పరస్తాత్ ప్రతిశృణంతోమస్తాద్ అపాం పూర్వాషాఢాః భర్త పరస్తాచ్చమిరవస్థా విశ్వేనాం దేవానాముత్తరా అభిజయత్ పరస్తాదభిజితమవస్థాయ విష్ణాశ్రవణా వృక్షమానా పరస్తాత్ పంచావస్థాయ అసో నాగశ్రవిష్ఠా భూతం పరస్తాద్ భూతిరవస్థాద్ ఇంద్రస్య శతభిషగ విశ్వవిదా పరస్తాద్ విశ్వక్షితిరవస్థాద్ అజస్వీకపద పూర్వే ప్రోక్షపదా వైశ్వాదరం పరస్తాద్ వైశ్వావసమవస్థాద్ అహేర్బుద్ధిరస్యోత్తరే అభిషిచంద పరస్తాదభిషణ్వంతోవస్థాద్ పూష్ణో రేవతీ గావ పరస్తాద్వత్సావస్థాద్ అశ్వినోరశ్వయుజౌ గ్రామ పరస్తాత్సేనావస్థాద్ యమస్యాపభరణీ అపగర్షంద పరస్తాదవహంతోవస్థాద్ పూర్ణావస్థాద్యత్తే దేవాదు యర్పుణ్యం నక్షత్రం తద్భక్కుర్వేతోపవ్యుషం యదా వే సూర్య ఉదేతి అథ నక్షత్రం నైతి యావతి తత్ర సూర్యో గచ్చేత్ యత్ర జఘన్యం పశ్యేత్ తావతి కుర్వేతకాలే స్యాత్ పుణ్యాః ఏవ కురుతే ఏవం హవే యజ్ఞేషు చ శతద్యుమ్నం చ మాత్స్యో నిరవసాయాం చకార యో వేద క్షత్రియం ప్రజాపతిం వేద ఉభయోరేణం లోకయోర్విదు హస్తగేవాస్య హస్త చిత్రాశిర నిష్ట్యా హృదయం ఊరో విశాఖే ప్రతిష్టానో రాధా ఏషవేన క్షత్రియ ప్రజాపతి ఏవం వేద ఉభయోరేణం లోకయోర్విదు అస్మిగ్గశ్చాముష్మిగ్గశ్చ యాం కామయేతరం ప్రియా స్యాది తాన్ నిష్ట్యాయాం దద్యాత్ ప్రియై భవతి నేమతు పునరాగచ్చతి అభిజిన్నామ నక్షత్రం ఉపరిష్టాదశాషాణాం అవస్థాక్షరోణాయై దేవాసురా సంయత్తాసన్ తే దేవాస్తస్మిన్ నక్షత్రేభ్యజయన్ యదభ్యజయన్ తదభిజితోభిజిత్వం యం కామయేతానపజయ్యం జయేతి తమేతస్మిన్ నక్షత్రేణాజయేత్ అనపజయ్యమే జయతి పాపపరాజితమివతో ప్రజాపతి పశూన సృజత హే నక్షత్రం నక్షత్రముపాతిష్టంత హే సమావంద ఏవాభవన్ తే రేవతీముపాతిష్టంత హే రేవత్యాం ప్రాభవన్ తస్మాద్రేవత్యాం పశూనాం కుర్వీత యత్కించార్వాజేన పుంసోమాద్ ప్రైవ భవంతి సలిలం వా ఇదమంతరాసేత్ యదరన్ తత్తారకానాం తారకత్వం యో వా ఇహయజతే అముకం సలోకం నక్షతే సన్నక్షత్రాణాం నక్షత్రత్వం దేవగృహా వై నక్షత్రాణి యగేవం వేద గృహ్యే భవతి యాని వా ఇమాని పృథివ్యాశ్చిత్రాణి తాని నక్షత్రాణి తస్మాదశ్లీలనామగ్రశ్చిత్రే నామస్యేన్నైరేత యథా పాపాహే కురుతే తాదృకేవ తదే దేవనక్షత్రాణి వా అన్యాని యమనక్షత్రాణ్యన్యాని కృత్తికా ప్రథమం విశాఖే ఉత్తమం తాని దేవనక్షత్రాణి అనురాధా ప్రథమం అపభరణీరుత్తమం తాని యమనక్షత్రాణి యాని దేవనక్షత్రాణి తాని దక్షిణేన పరియంతి యాని యమనక్షత్రాణి తాన్యుత్తరేణ అన్వేషామరాస్మేతి తదనురాధాః జ్యేష్ఠమేషామవశిష్మేతి తజ్జ్యేష్ఠగ్ని మూలవేషామవృక్షామేతి తన్మూలవర్హణి యన్నాసహంత తదశాఖాః యదశ్రోణద్ తచ్చ్రోణా యదశృణోద్ తచ్చ్రవిష్ఠాః యచ్చదమభిషజ్యన్ తచ్చదభిషగ్ ప్రోక్షపదేశోదయచ్చంత రేవత్యామరవంత అశ్వయుజోరయుంచత అవధరణేష్వమహన్ తాని వాగేతాని యమనక్షత్రాణి యాన్యేవ దేవనక్షత్రాణి తేషు కుర్వేదయత్కాలే స్యాద్ పుణ్యాః ఏవ కురుతే దేవస్య సమితః ప్రాతః ప్రసవః ప్రాణః వరుణస్య సాయమాసమోపానః యత్ప్రదేశీనం ప్రాతస్తనాద్ ప్రాచీనగుం సంగమాద్ తతో దేవా అగ్నిష్టోమందరమివ తత్తదాత్తవేర్య నిర్మార్గ యత్తస్య సంగవ తత్పుణ్యం తేజస్య తస్మాత్తరే పశవః సమాయంతే యత్ర దేతేనకం సంగవాద్ రాగేణం మధ్యందినాద్ తతో దేవా ఉచ్చన్నిరమిమద తత్తదాత్తవేర్య నిర్మార్గ బృహస్పతేర్మధ్యంతిన తత్పుణ్యం తేజస్య తస్మాత్తరే క్షిష్టంతపదే యత్ప్రదేకేనం మధ్యంతినాద్ రాజేనమపరాహ్నాద్ తదో దేవాశోడశినన్యరమివత తత్తదాత్తవేర్యం నిర్మార్గః భగస్యాపరాహ్నః తత్పుణ్యం తేజస్య తస్మాదపరాహ్నే కుమార్యో భగమిచ్చమానాశ్చరంతి యత్ప్రదేకేనమపరాహ్నాద్ రాజేనకం సాయాద్ తదో దేవాదిరాత్రన్యరమివత తత్తదాత్తవేర్యం నిర్మార్గః వరుణస్య సాయం తత్పుణ్యం తేజస్య తస్మాత్తరేనామృతం వదేత్ బ్రాహ్మణో వాపుంసో నక్షత్రాణాం సమానస్యాన్నః పంచ పుణ్యాని నక్షత్రాణి చత్వారయశ్లీలాని తాని నవ యచ్చ పరస్తాన్నక్షత్రాణాం యచ్చావస్తాద్ తాన్నేకాదశ బ్రాహ్మణో ద్వాదశః ఏవం విద్వాన్ సంవత్సరం వ్రతం చరతి సంవత్సరే నైవాస్య వ్రతం గుప్తం భవతి సమానస్యాన్నః పంచ పుణ్యాని నక్షత్రాణి చత్వారయశ్లీలాని తాని నవ ఆగ్నేయే రాత్రి ఐంద్రమః తాన్యేకాదశ ఆదిత్యో ద్వాదశః ఏవం విద్వాన్ సంవత్సరం వ్రతం చరతి సంవత్సరే నైవాస్య వ్రతం గుప్తం భవతి బ్రహ్మవాదినో వదంతి కది పాత్రాణి యజ్ఞం వహంతీతి త్రయోదశే బ్రూయాత్ సయద్బ్రూయాత్ కస్తాని నిర్మిమీతేతి ప్రజాపతిరి బ్రూయాత్ సయద్బ్రూయాత్ కుతస్తాని నిర్మిమీతేతి ఆత్మనైతి ప్రాణాపానాభ్యామేవోపాగశ్వంతర్యామో నిర్మిమీత జ్ఞానాదుపారుం శశవనం వాచైంద్రవాయవం దక్షక్రతుభ్యాం మైత్రావరుణం శ్రోత్రాదాశ్వినం చక్షురశుక్రామన్సినో ఆత్మనాగ్రయణం అంగేభ్యముఖ్యం ఆయుధోధ్రువం ప్రతిష్టాయా ఋతుపాత్రే యజ్ఞం వావతం ప్రజాపతిర్నిరమిమీత సనిర్మితో నాధ్యయత సమవ్రీయత సగేతాన్ ప్రజాపతిరమివాపాన పశ్యత్ తాన్నిరవపద్ తైర్వేదయజ్ఞమప్యవపద్ ఎదపి వాపా భవంతి యజ్ఞస్తృత్యాసంవ్రయాయ ఋతమేవ పరమేష్ఠి ఋతన్నాత్తేతి కించన ఋతే సముద్రాహిత ఋతే భూమిర్యజ్ఞశ్రుత అగ్నిస్తిగ్మేణ శోచిషా తపాక్రాంతముష్ిహ శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజస ఋతేనాశనివర్తయే సత్తేన పరివర్తయే అపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే షగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తక్షకేయం తేన శకేయం తేన రాభ్యాసం యద్ధర్మ పర్యవర్తయత్ అన్నాన్ పృథివ్యాదివః అగ్నిశా నవోజసా వరుణోభీతిభిః సహ ఇంద్రామరుద్భిః శశిభిః సహ అగ్నిస్తిగ్మేన శోచిషా తపాక్రాంతముష్ణిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజస ఋతేనాస్య నివర్తయే సత్తేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే షగ్మేనాస్యాభివర్తయే అధృతం తత్సత్యం తద్వ్రతం తక్షకేయం తేన సకేయం తేన రాధ్యాసం యో అస్యా పృథివ్యాస్త్వచి నివర్తయత్యోషభీః అగ్నిరీషా నవోజసా వరుణోభీతిభిః సహ ఇంద్రోమరుద్భిః సఖిభిః సహ అగ్నిస్తిగ్మేణ శోచిషా తపాక్రాంతముష్ిహ శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజస ఋతేనాస్య నివర్తయే సత్తేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే షగ్మేనాస్యాభివర్తయే తద్వ్రతం తత్సత్యం తద్వ్రతం తక్షకేయం తేన శకేయం తేన రాధ్యాసం ఏకం మా సముదృజత్ పరమేష్ఠే ప్రజాభ్యః తేనాభ్యోమ ఆవహత్ అమృతం మత్యాభ్యః ప్రజామన ప్రజాయసే రజుతే మత్యామృతం ఏన మాసార్ధమాసాః ఋతవః పరివత్సరాః ఏన తే ప్రజాపతే ఈజానస్య న్యవర్తయన్ తేనాహమస్య బ్రహ్మణా నివర్తయామి జీవసే అగ్నిస్తిగ్మేణ శోషిషా తప ఆక్రాంతముష్మిః శిరస్తపస్యాహితం వైశ్వానరస్య తేజసా ఋతేనాస్య నివర్తయే సత్తేన పరివర్తయే తపసాస్యానువర్తయే శివేనాస్యోపవర్తయే షగ్మేనాస్యాభివర్తయే తదృతం దత్సత్యం తద్వృతం దక్షకేయం తేన సకేయం తేన రాధ్యాసం దేవావీయద్దిగ్గే కుర్వద తదసురా కుర్వద తే సురావూర్ధం పృష్టేభ్యో నాపశ్యన్ తే కేశానగ్రే వపంత అసశ్మశ్రూణి అసోపపక్షౌ తదస్తేవాంజాయన్ పరాభవన్ యస్యేవం వపంతి అవాంగేతి అసోపరేవ భవతి అసదేవావూర్ధం పృష్టేభ్యో పశ్యన్ తౌపపక్షావగ్రే వపంత అసశ్మశ్రూణి అసకేశాన్ తదస్తే భవన్ స్వర్గం లోకమాయన్ యస్యేవం వపంతి భవత్యాత్మనః అసో సువర్గం లోకమేతి అథైతం పునర్వక్రేమి సునమ పశ్యతే సశ్మశ్రోన్నగ్రే వపద అసోపపక్ష అసకేశాన్ తతో వై స ప్రాజాయత ప్రజయా పశుభిః యస్యేవం వపంతి ప్ర ప్రజయా పశుభిర్మిషనేర్జాయతే దేవాసురా సంయత్తాసన్ తే సంవత్సరే వ్యాయచ్ఛంత తాన్ దేవాశ్చాదుర్మాస్యైరేవాభిప్రాయుంజత వైశ్వదేవేన చతురో మాసో వృంజతేంద రాజాన తాన్ శీర్ణన్ని చావర్తయంత పరిత వరుణ ప్రకాశే చతురో మాసో వృంజత వరుణరాజాన తాన్ శీర్ణన్ని చావర్తయంత పరిత సాగమేధేశ్చతురో మాసో వృంజత సోమరాజాన తాన్ శీర్ణన్ని చావర్తయంత పరిత యా సంవత్సర ఉపజీవాసీత్ తామే జామవృంజన తోదేవాభవన్ పరాసురా విద్వాగశ్చాదుర్మాస్యైర్గజతే భ్రాతుర్యస్యేవమాసో వృత్వా శీర్షన్నిషవర్తయతే పరిచ ఏషా సంవత్సర ఉపజీవా వృంతేతాం భ్రాతుర్యస్య క్షుధాస్య భ్రాతుర్యః పరాభవతి లోహితాయసే నివర్తయతే యద్వాగిమామగ్నిర్దావాగతే నివర్తయతి ఏతదేవేనాగం రూపం కృత్వా నివర్తయతి సాదశ్వశ్వో భూయసి భవంతేతి ప్రజాయే ఏవం విద్వాన్ లోహితాయసేన నివర్తయతే ఏతదేవ రూపం కృత్వా నివర్తయతే సకలశ్వశ్వో భూయాన్ భవన్నేతి ప్రేమజాయతేన్యాసుకల్యా నివర్తయేత త్రీణి త్రీణి వై దేవానామృద్ధాని త్రీణి ఛందాగంసి త్రీణి సమనాని త్రయమే లోకాః రిద్ధ్యామేవ తద్వీర్యేషు లోకేషు ప్రతిష్ఠతి యచ్చాదుర్మాస్య యాజ్యాత్మనో నామద్యేత్ దేవేభ్యావృశ్చేత చతుర్షు చతుర్షు మాసేషు నివర్తయేత పరోక్షమేవ తద్దేవేభ్య ఆత్మనో మద్యద్యనాం వృస్కాయ దేవానాం వా ఏదానీత యశ్చాదుర్మాస్య యాజీ ఏవం విద్వాన్నిషవర్తయతే పరిచ దేవతాగేవాప్యేది నాస్య రుద్ర ప్రజాం పశూనభిమన్యతే ఆయుష ప్రాణగం సంతనో ప్రాణాదపానగం సంతనో అపానాద్వ్యానగం సంతనో వ్యానాచక్షుః సంతనో చక్షుఃశ్రోత్రగం సంతనో శ్రోత్రాన్ మనః సంతనో మనసో వాచకం సంతనో వాచాత్మానగం సంతనో ఆత్మన పృథివీగం సంతనో పృథివ్యా అంతరిక్షకం సంతనో అంతరిక్షాద్విపగం సంతనో దివస్సువస్ సంతనో ఇంద్రోదశీతో అస్థభిః వృత్రాణ్య ప్రజష్కృతః జఘాననవతీర్ణవ ఇచ్ఛన్నశ్వస్య యచ్ఛిదః పర్వతేష్వపశ్రుతం తద్విదచ్చర్యనామతి అత్రాహగోరమన్వత నామత్తుష్టరపీచ్యం ఇచ్ఛాచంద్రమసో గృహే ఇంద్రమిగ్గాఖినో బృహత్ ఇంద్రమర్కేభిర్కినః ఇంద్రం వాణీర్నోషత ఇంద్రయుద్ధర్యోషజా సంవిశ్లావచోయుజా ఇంద్రో వజ్రేహిరణ్య ఇంద్రో దీర్ఘాయ చక్షసే ఆసూర్యగం రోహయద్దివి విగోభిరద్యమైరయత్ ఇంద్రవాజేషుణో అవ సహస్రప్రధనేషు చ ఉగ్ర ఉగ్రాభిరోతిభిరింద్రం వాజయామసే మహే వృత్రాయ హంతవే సవృషా వృషభోభవత్ ఇంద్రస్ దామనే కృత ఓజిష్ఠ సబలే హిత దుమ్నే శ్లోకేషు సౌమ్య ఇరావద్రోణ సంభృత సబలో అనపచ్యుత అవక్షుగ్రోస్తృత దేవాసురా సంయత్త ఆసన్ స ప్రజాపతిరింద్రం జ్యేష్టం పుత్రమపన్యసత్త నేదే నమసురా బలీయాగం సోహనన్వితి ప్రహ్లాదోహవైకాయాధవ విరోచనగ్రస్వం పుత్రమపన్యసత్త దేవేణం దేవాహనన్వితి తే దేవా ప్రజాపతిమోసమేత్యోజు నారాజకస్ యుద్ధమస్తి ఇంద్రమన్విక్షామేతి తయ్యజ్ఞకృతుభిరన్వేచ్ఛన్ తయ్యజ్ఞకృతుభిర్నాన్వవిందన్ తమిష్టిభిరన్వేక్షన్ తమిష్టిభిరన్వవిందన్ తదిష్టేనామిష్టిత్వం ఏష్టయో హవై నామ తాయిష్టైత్యాచక్షతే పరోక్షేణ పరోక్ష ప్రియాయ బహిదేవా తస్మాగేతమాజ్ఞావేశమేకాదశకపాదంతే క్షణీయన్ నిరవపన్ తదపద్రుద్యాతన్వత తాన్ పత్రేషం యాజాంత ఉపాణయన్ ఏతదంతమే కృత్వద్రవన్ తే ప్రాయణీయమభి సమారోహన్ తదపద్రుద్యాతన్వత తాంఛైవంత ఉపాణయన్ ఏతదంతమే కృత్వద్రవన్ తాయిచ్చమభి సమారోహన్ తదపద్రుద్యాతన్వత తాయిడాహాంత ఉపాణయన్ ఏతదంతమే కృత్వద్రవన్ తస్మాదేతాయేతదంతాష్టయస్సంతిష్టందే ఏవగంహి దేవా అకుర్వద ఇతి దేవా అకుర్వద ఇత్యుమై మనుష్యా కుర్వదే తే దేవా ఊచు యద్వాయుముచ్చైర్యజ్ఞేన చ నామ తన్నోసురా పాపాను విందంతి ఉపాగుంశోపసదాచరామ తథానోసురా పాపానాను వేత్స్యంతీతి తదుపాగుంశోపసదమదన్వద విస్రగేమ సామిధేనేరణోచ్య శ్రువేణాఘారమాఘార్య విస్రః పరాధీరాహుతేరుత్వా శ్రువేణోపసంజుభవాంచక్రుః ఉగ్రం వచో అపావభేన్ తేజం వచో అపావభేరు స్వాహేతి అశనగా విపాసే హవా ఉగ్రం వచః ఏనశ్చవేరహత్యం చ తేజం వచః ఏతగం హవావదచ్చతుర్ధా విహితం పాహాత్మానం దేవా అపజిఘ్రే తసో ఏవేతయమున్యజమానస్రగేవసామిధేనేరణోచ్య శ్రువేణాఘారమాఘార్య తిస్రః పరాగేరాహుతేరుహుత్వా శ్రువేణోపసంజుహోగి ఉగ్రం వచో అపావధేయం వేదం వచో అపావధేకి స్వాహేతి అశనగా విపాసే హవా ఉగ్రం వచః ఏనశ్చవేరహత్యం చ త్వేదం వచః ఏతమేవ దక్షతుర్ధా విహితం పాత్మానయ్యజమానోపహతే తే వినీయైవాహ పశుమాలభంత అన్నగేవ తద్దేవా అవర్తిం పాత్మానం వృత్తిమవినిర్భిరే తేనాభినీయే వరా ప్రే ప్రాచరన్ దాత్రియాయేవ తద్దేవావర్తిం పాత్మానం వృత్తిమవినిర్భిరే తస్మాద్భినీయైవాహ పశుమాలభేత అన్నగేవ తద్దజమానోవర్తిం పాత్మానం భ్రాతృవ్యానపనుదతే తేనాభినీయే వరా ప్రే ప్రచరేత్ రాత్రియా ఏమద్యజమానోవర్తిం పాత్మానం భ్రాతృవ్యానపనుదతే సగేష ఉపవసేహం దృదేవత్య పశునాలభ్యతే జగం వా అస్మిల్లోకే యజమాన అస్థి చ మాగుంసం చ అస్థి దేవదేన మాగుంసం చ యజమాన సగ్స్కృతే తాగేత పంచదేవతాః అగ్నేమావర్జన్మిత్రావరుణౌ పంచపంచైవైయజమానః సంమాగుంసగ్గస్థాస్థిమజ్జా ఏతమేవ తత్పంచసా విహితమాత్మానం వరుణపాశాన్ముంచతి మేషజాయేర్వరుణత్వాయ అగం సప్తభిః ఛందోభిః ప్రాతరక్వయన్ తస్మాత్ సప్తనివృత్తాని ఛందాగుంసి ప్రాతరణభాగేనోచ్యంతే తమేతయోపసమేద్యోపాసీదన్ ఉపాస్మే గాయతానరగిరి తస్మాదేవయా వైష్మమాన ఉపసద్యః సముద్రవుత్తరత ప్రాజ్వలభ్యోమ్యంతేన ఏషవావస సముద్ర యచ్చాద్వార ఏషముపేవసభోమ్యంత యజ్ఞేద్యంత అదేషత్రిశలంత్రిపౌరుషం తస్మాత్తంత్రిపతస్తం ఖనంతి సువర్ణరథాభ్యాం కుశేభ్యాం పరిగృహీతాసీన్ తయ్యదస్యాదిశలయన్ తస్మాదావిత్య అధయత్సువర్ణరథాభ్యాం కుశేభ్యాం పరిగృహీతాసీన్ సాస్య కౌశికత తరంత్రిపదాభిప్రాస్తవత తరంత్రిపదాదత తరంత్రిపదాహరన్ యావదే త్రిపుతో మాత్రా పంచదశేనాభిప్రాస్తువద తమ పంచదశేనాదత తమ పంచదశేనాహరన్ యావదే పంచదశస్య మాత్రా నరం సప్తదశేనాభిప్రాస్తువద నరం సప్తదశేనాదత నరం సప్తదశేనాహరన్ యావదే సప్తదశస్య మాత్రా తస్య సప్తదశేన క్రియమాణస్య తేజోహరోపదత్ తమేక విపుంశేనాభిప్రాస్తువద తమేక విపుంశేనాదత తమేక విపుంశేనాహరన్ యావత్తేక విపుంశస్య మాత్రా త్రిపదాస్తువదే త్రిపదైవ తద్యజమానమాదతే తన్ త్రిపదైవ హరంతి యావదే త్రిపుతో మాత్రా అగ్నిర్వై త్రిపద యావద్వా అగ్నేర్దహతో ధూమ ఉదేత్యానువ్యేతి తావదే త్రిపుతో మాత్రా అగ్నేరేవైనంతట మాత్రాగుంసాయుజ్యగుంసలోకతాంగమయంతి అథయత్ పంచదశేన స్తుమతే పంచదశేనైవ నద్యజమానమాదతే తం పంచదశేనైవ హరంతి యావదే పంచదశస్య మాత్రా చంద్రమావై పంచదశ ఏదై పంచదశ్యామక్షీయతే పంచదశ్యామా పూర్యతే చంద్రమసేవైనంతతే మాత్రాగుంసాయుజ్యగుంసలోకతాంగమయంతి అశయత్ సప్తదశేన స్తువదే సప్తదశేనైవ తద్యజమానమాదతే తగం సప్తదశేనైవ హరంతి యావతే సప్తదశస్య మాత్రా ప్రజాపజర్వే సప్తదశ ప్రజాపజే దేవైనంతతే మాత్రాగుంసాయుజ్యగుంసలోకతాహంగమయంతి అశయతేకపిగుంశేన స్తువదే ఏకపిగుంశేనైవ తద్యజమానమాదతే తమేకపిగుంశేనైవ హరంతి యావత్యేక విపుంశస్య మాత్రా అసౌ వా ఆదిత్యేక విపుంశ ఆదిత్యస్యైవైనంతతే మాత్రాగుంసాయుజ్యగుంసలోకతాహంగమయంతి తే పుష్యౌ వ్యఘ్నన్ హే అహోరాత్రే అభవతాం అహరేవ సువర్ణా భవతే రజతా రాత్రి సయదాదిత్య ఉదేతి ఏతామేవ సువర్ణాహం కుశీమను సమేతి అశగత సమేతి ఏతామేవ తద్వషతాం కుశీమన సంపిశతి ప్రహ్లాదో హవైకాయాశవ విలోచనగ్రస్తం భుక్తముదాశ్రితే సప్రదరో భవతే తస్మాత్ ప్రదాదు జగన్నా చామే ఏవీ చత్వార స్తోమాచందరే అథలే పంచ కలిస్సహ తస్మాచతుష్టోమ తచ్చతుష్టోమస్తోమత్వం ప్రదాహు కథమాని జ్యోతిగుంసి ఏకస్య స్తోమా ఇది త్రిమత్పంచదశ సప్తదశేకవింశ ఏతాని వామతాని జ్యోతిగుంసి ఏకస్య స్తోమా సోదరీర్ సప్తదశేన క్రియమాణో వ్యలేషి విహజ్యతమేతి తమశ్మినౌ దానాభిరవిజ్యతాన్ పూషాకరంశేన భారతీపరిపాపేన మిత్రావరుణోపయస్య తదాహోశ్రుభ్యాం ధానా పోష్టకరంభ భారత్యైపరిపాప మిత్రావరుణయోపయస్యాథ తస్మాదేతేషాగం హవిరామింద్రమేవ యజంతీతి ఏతాఖ్యేనం దేవత ఇది బ్రూయాద్ ఏదేరహవిర్భిరభిజ్ఞస్తస్మాది కంబసభోష్టాకపాలేన ప్రాతః సమనేభిజన్ వృద్ధా ఏకాదశకపాలేన మాధ్యంజనే సమనే విశ్వే దేవాద్వాదశకపాలేన తృతీయ సమనే త్రయదష్టాకపాలాంద్రాదశ సమనే కుర్యాద్ ఏకాదశకపాలాన్ మాధ్యంజనే సమనే ద్వాదశకపాలాది తృతీయ సమనే బిలోమద్యజ్ఞస్య క్రియేత ఏకాదశకపాలానేవ ప్రాతస్స వనే కుర్యాత్. ఏకాదశకపాలాన్ మాధ్యంతి నేసవనే ఏకాదశకపాలాగస్తమనే యజ్ఞస్య సలోమత్వాయ తదాహునాం ప్రాతస్స వనం వృద్ధానాం మాధ్యంతి నగుంసవనం విశ్వేషాం దేవానాహం తృతీయసవనం అథకస్మాదేతేషాగం హవిషామింద్రమే యజంతీతి ఏతారష్ట్యేణం దేవత ఇది బ్రూయాత్. ఏకైర్హవిర్జగ్ఞస్తస్మాది తస్యావాచోపపాదాదిభయ తమేతేషు సప్తదశం దశ్వశ్రయన్ యదశ్రయన్ తచ్చ్రాయంతీయస్య శ్రాయంతీయత్వం యదపారయన్ తద్వారవంతీయస్య వారవంతీయత్వం తస్యావాచగేవాపపాదాదిభయ తస్మాగేతాని సప్తచతుర్థరాణి షంభాగస్యపాదసు ఏషామదిత్రేణ్యరిచ్యంత నత్రేణ్యలభవన్ సబృహదేవేవాస్పృశత్ ద్వాభ్యామక్షరాభ్యాం హోరాత్రాభ్యామేవ తదాహు కథమాసాదేవాక్షరా బృహతి యస్యాం తత్ప్రత్యతిష్ఠత్ ద్వాదశపౌర్ణమాస్య ద్వాదశాష్టకాః ద్వాదశామావాస్యాః ఏషామావసాదేవాక్షరా బృహతి యస్యాంత ప్రత్యతిష్టతి యాని చ ఛందాగస్యత్యరిచ్ఛంత యాని చ నోనభవన్ తాని నిర్వేర్యాని హీనాన్యమన్యంత సాబ్రవీత్ బృహతి మామేవ భూత్వా మాముపసర్గశ్రయతే చతుర్భిరక్షరేర్నష్టబృహతేన్నోదభవత్ చతుర్భిరక్షరేర్పంక్తిర్బృహతేమత్యరిచ్యత తస్యామేతాని చత్వార్యక్షరాహన్యమచ్చిద్యాదధాత్. ఏ బృహతే భూత్వా బృహదేమసమశ్రయతాం అష్టాభిరక్షరేరుష్ణబృహతేన్నోదభవత్ అష్టాభిరక్షరేరుష్ణబృహతేమత్యరిచ్యత తస్యామేతాన్యష్టావక్షరాణ్యవచ్చిద్యాదధాత్. ఏ బృహతే భూత్వా బృహదేమసమశ్రయతాం ద్వాదశభిరక్షరేర్గాయత్రే బృహతేన్నోదభవత్ ద్వాదశభిరక్షరేర్జగతే బృహతేమత్యరిచ్యత తస్యామేతాని ద్వాదశాక్షరాహ్యమచ్చిద్యాదధాత్. ఏ బృహతే భూత్వా బృహదేమసమశ్రయతాం సోబ్రవీత్ ప్రజాపతి ఛందాగం శిరథో మే భవత యుష్మాభిరహమేతమధ్వానమును సంచరానీతి తస్య గాయత్రే చ జగతే చ పక్షాభవతాం ఉష్ణిక్చ త్రిష్ణుక్చ ప్రష్ట్యో అనుష్ణుక్చ పంక్తిష్ట ధుర్యో బృహత్యేవోద్భిరభవత్ స ఏతం ఛందో రథమాస్థాయ ఏతమధ్వానమును సమచరత్. ఏతగం హవే ఛందో రథమాస్థాయ ఏతమధ్వానమును సంచరతి ఏనైష ఏతత్ సంచరతి యగేవం విద్వాన్ స్వామేన యజతే యౌచేనమేవం వేద. ఓం అనుమత్తే పురోడాశమష్టాకపాలం నిర్వపతి ఏ ప్రత్యంతశ్రమ్యాయ అవశీయంతే తన్నైరుతమేకపాలం ఇయం వా అనుమతి ఇయం నిరతి నైరుతేన పూర్వేణ ప్రచలతి ఆత్మానమేవ నిరృతిం పూర్వాన్నిరవదయత్. ఏకపాలో భవతి ఏకథైవ నిరృతిం నిరవదయత్. యదభూత్వా కాలిహమత్యయేయో రుద్రో భూత్వా జ్ఞానోత్థాయ అధ్వర్యం చ యజమానం చ హన్యాత్. ఏహి స్వాహులిం జుషాణ ఇత్యాహ ఆహుత్యైవైనకం శమయతి నార్తిమార్చత్యధ్వర్యం న యజమానః ఏకోన్ముఖేన యంతి తద్ధి నిరుత్యై భాగధేయం ఇమాన్ నిశయ్యంతి ఏషా వై నిరుత్యేతి సాయామే ప్రతిశి నిరుతిర్ నిరవదయతే సకృతయనే జుహోతి ప్రతిరేవాః. ఏతద్వే నిర్వృత్యాయతనం స్వగేవాయతనే నిర్వృతిం నిరవదయతే ఏతదే నిరృతే భాగ ఇత్యాహ నిర్దిశత్వే వీనా భూతే అవిష్పత్తిశీత్యాహ భూతిమేవోపావర్తతే ముంచే మమగంహస ఇత్యాహ అగంహదయే వీనం ముంచే అంగుష్ఠాభ్యాం జుహోతి అంధర ఏవ నిర్వృతిం నిరవదయతే. కృష్ణం వాస కృష్ణదోషం దక్షిణ ఏతద్వే నిర్వృత్తే రూపం రూపేణైవ నిర్వృతిం నిరవదయతే. అప్రతీక్షమాయంతే నిర్వృత్యాంతరిహిత్తే స్వాహానమోలీయంచకారేపుణయేత్రిగాదిగపత్యే జుహోతి ఆహుత్యేవనమస్యంతో గాదిగపత్యముపావర్తంతే ఆనుమతేన ప్రచరతి ఇయమ్ వా అనుమతి ఇయమేవాత్మే రాజ్యమనుమన్యతే ధేనుం దక్షిణ ఇమామేవ ధేనుం కురుతే ఆదిత్యం చరణ్ నిర్భవతి ఉభయేష్ ప్రజాస్వభిషిచ్యతే దైవేషు చ మానుషేషు చ పరో దక్షిణ పరో రాజ్యకం సమర్థ్యై ఆజ్ఞావేష్టమేకాదశకపాలన్యర్భవతే అగ్ని సర్వా దేవతాః పిత్రయజ్ఞః దేవతాశ్చైవ యజ్ఞం చావరుంధే వామనోభిః దక్షిణ యద్భిః తేనాజ్ఞేయః యద్వామనః తేన వేష్టవః సమర్థ్యై అగ్నిహోమేయమేకాదశకపాలన్యర్భవతే అగ్నిహోమాభ్యాం వా ఇంద్రో విక్రమహన్యే ఎరగ్నే హోమీయమేకాదశకపాలం నిర్భవతి వాత్రఘ్నమే విజిత్తే హిరణ్యం దక్షిణాసమర్థ్యై ఇంద్రోవృత్రకం హత్వా దేవతాభిస్తేంద్రియేణ సవ్యార్జత సయేణ వైంద్రాఘ్నమేకాదశకపాలమపశ్యత్ తన్యదవత్ తేన వైషు దేవతాస్తేంద్రియం చావారుంధ యేంద్రాఘ్నమేకాదశకపాలం నిర్భవతి దేవతాశ్చైవతేనేంద్రియమానోవరుంధే ఋషభోభిః దక్షిణ యద్భిః తేనాగ్నేయః యతి ఋషభః తేనైంద్రః సమర్థ్యై ఆగ్నేయమష్టాకపాలం నిర్భవతి ఐంద్రం దభిః యదాగ్నేయో భవతి అగ్నిర్వే యజ్ఞముఖం యజ్ఞముఖమే వర్ధ్యం పురస్తాద్ధత్తే యదైంద్రం దభిః ఇంద్రియమేవావరుంధే ఋషభోభిః దక్షిణ యద్భిః తేనాగ్నేయః యదృషభః తేనైంద్రః సమర్థ్యై యావదేర్వే ప్రజావోషధీనామహుతా నామాశ్యన్ తాః పరాభవన్ ఆగ్నేయం భవతి హుతాద్యాయ యజమానస్యామరాభావాయ దేవావోషధేష్వాజిమయో తాయింద్రాగ్నేయదయనాం తావేదమేంద్రాగ్నం ద్వాదశకపాలం నిరవృణాతాం యవేంద్రాగ్నాభవత్యుజిత్తే ద్వాదశకపాలో భవతి ద్వాదశమాసాః సంవత్సరః సంవత్సరేణైవాస్మాన్నమవరుంధే వైశ్వదేవశ్వరుద్భవతి వైశ్వదేవం వా అన్నం అన్నమేవాస్మైయే ప్రథమజో వత్సో దక్షిణా సమర్థ్యై సౌమ్యగ్యశ్యామాకంచలం నిర్భవతి సోమో వా అదృష్టపక్ష్యస్య రాజా అదృష్టపక్ష్యమేవాస్మైయే స్వదయతి పాసో దక్షిణ సౌమ్యగం హి దేవతయాస సమర్థ్యై సరస్వతే జలం నిర్భవతి సరస్వతే జలం మిథునమేవారుంధే మిథునో గావో దక్షిణా సమర్థ్యై ఏ దివాగే యజ్ఞముఖాదుర్ధ్యాః యోగేర్దేవతాగాయేతి అష్టావేదాని హవేగంషి ఫలంతి అష్టాక్షరా గాయత్రీ గాయత్రోగ్నిః తేనైవ యజ్ఞముఖాదుర్ధ్యాగ్నేర్దేవతాయైనైతి